249 కామేశ్వర విలాసిని సం ధా కామేశ్వర విలాసిని కామేశ్వరస్య కామేశ్వరస్య విలాసః వివర్తః అస్య అస్త్రీతి తఖాః ఓం కామేశ్వర కార్యాత్మనా విలాసిన్యే నమః. శంకర గ్రంథ రత్నావళి కామేశ్వరుని యొక్క యొక్క విలాసము అనగా వివర పరిణామము చెందుతాబ్బి కార్యరూప ప్రపంచముగా కామేశ్వరి ఎందుగలదుగాన జగన్మాత కామేశ్వర విలాసిని అని ప్రకీర్తితురాలగుచున్నది.